పది ప్రహ్లాదోపాఖ్యానం. నీకు తెలుసు కదా, పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుడికి ప్రహ్లాదుడనే పుత్రుడుండేవాడు. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి, ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. విష్ణు ద్వేషం వల్ల పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి అనేక విధాలుగా హింసించాడు. చివరికి శ్రీహరి నరసింహావతారం స్వీకరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి, ఎదురుతిరిగిన కొన్ని లక్షల మంది రాక్షసులను కూడా సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆ రాజవంశంలో ప్రహ్లాదుడొక్కడే వారసుడుగా మెగరడం వల్ల అతడే రాక్షసరాజయ్యాడు. కాని ఆ రాజ్యంలో ఏమీ బలం లేదు. దేవతలు రాక్షసరాజ్య పౌరులను అనేక రకాలుగా పీడించుకూ తింటూ ఉండేవారు. ప్రహ్లాదుడు ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజున ఆ ప్రహ్లాదుడు ఈ విషయం గురించి ఆలోచించి ఆలోచించి చివరికి రాక్షసజాతి భయ నివారణ కోసం నారాయణోపాసన చేయాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆయన ఇలా ఆలోచించాడు. అవిష్ణుః పూజయన్ విష్ణు న పూజా ఫలభాగ్ భవేత్ విష్ణుర్భూత్వా యజేద్విష్ణు అయం విష్ణురహం స్థితః. విష్ణువు కానివాడు విష్ణువును పూజిస్తే పూజాఫలం లభించదు. కనుక సాధకుడు తాను విష్ణువై. సర్గ 31 శ్లోకం 40. ఆయసర్వ్ 31. విష్ణువును పూజించాలి. ఇదిగో నేను ఇప్పుడు విష్ణువునైపోయాను. విష్ణువు ప్రహ్లాదుడైపోయాడు. ఆయన నాకంటే వేరు కాదు, నేనాయన కంటే వేరు కాదు. ఆకాశపుటంచులదాకా రెక్కలు పరుచుకున్న ఈ గర్భమంతుడు నాకు వాహనమైపోయాడు. ఇదిగో నాకు నాలుగు చేతులు మొలిచాయి, వాటిలో ఆయుధాలు మెరిసిపోతున్నాయి. లక్ష్మీదేవి నాకు వింజామరలు వీస్తోంది, కీర్తిదేవి నా ప్రక్కన నిలబడి ఉంది, సమస్త జగన్నిర్మాత్రి అయిన మాయాదేవి మరో ప్రక్క నిలబడి ఉంది. నా శరీరకాంతితో దిక్కులు నల్లబడిపోతున్నాయి. నా చేతిలో పాంచజన్య శంఖం ఓంకార శబ్దాలను ధ్వనిస్తోంది. నా బొడ్డులో పద్మము, దానిలో బ్రహ్మ కనిపిస్తున్నారు. నా చేతులలో గద, ఖడ్గం, సాంగధనుస్సు ఉన్నాయి. నా ఉదరంలో అంతులేనన్ని లోకాలు కనిపిస్తున్నాయి. కొన్ని నశించిపోతున్నాయి, కొన్ని ఇప్పుడిప్పుడే పుడుతూ ఉన్నాయి. ఈ భూమి నాకు పాదాల్లాగా ఉంది, ఈ ఆకాశం శిరస్సు లాగా ఉంది, ఈ దిక్కులు నా పక్కటము కల్లాగా ఉన్నాయి. దుష్టబుద్ధులు గలవారంతా నానుంచి దూరంగా పారిపోతున్నారు. విరుద్ధబుద్ధులై నా దగ్గరకు వచ్చేవారంతా మంటల్లో పడ్డమెడతల్లా మాడిపోతున్నారు. నా తేజస్సును ఈ సురాసురులెవరూ తట్టుకోలేకపోతున్నారు. బ్రహ్మేంద్రాగ్నిహరాదులైన దేవతలంతా విష్ణువునైన నన్ను కీర్తిస్తున్నారు. ద్వంద్వాతీత మహిమాన్వితుణ్ణి నేను విజృంభిస్తున్నాను. నా ఈ విరాట్ రూపానికి నేనే నమస్కరిస్తున్నాను. ప్రహ్లాదుడి విధంగా భావన చేసి ఆ భావన బలంచేత తనయందు విష్ణుత్వాన్ని కల్పించుకున్నాడు. ఈ 32వ సర్గలో వాల్మీక మహర్షి ప్రహ్లాదుడి యొక్క విష్ణుత్వ భావన విధానాన్ని 40వ శ్లోకం దగ్గర నుంచి 66వ శ్లోకం దాకా లలిత కవితామయంగా వర్ణించాడు. ఉపాసిదేవతను ఆత్మస్వరూపంగా అనుసంధానం చేసుకునే విధానాలను అభ్యసించదలుచుకునేవారు ఈ 26 శ్లోకాలను అనునిత్యము మననం చేసి తీరాలి. ఆ విధంగా తనలో విష్ణుత్వాన్ని కల్పించుకున్న ప్రహ్లాదుడు ఇక ఆ స్వామికి మానస పూజ చేయదలుచుకున్నాడు. వపుషో వైష్ణవాదస్మాత్ మాభూన్మూర్త్యః పరావర అయం ప్రాణప్రవాహేణ బహిర్విష్ణః స్థితో పరహట్టు. సర్గ 32 శ్లోకం 2. నాలో నేను కల్పించుకున్న ఈ విష్ణుస్వరూపం కన్నా భిన్నంగా వేరే విష్ణుస్వరూపం ఉండకుండుగాక. దీనికన్నా భిన్నమైన విశాల విరాట్ రూపము ఉండకుండుగాక. సంకుచితమైన వ్యష్టి దేవతాస్వరూపము ఉండకుండుగాక. ఇప్పుడు నా ముక్కు పుటాలలోంచి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహం విష్ణుస్వరూపమే గనుక అది నా ఎదుట మళ్లీ రూపుగట్టి మరొక విష్ణుస్వరూపంగా నాకు సాక్షాత్కారించుగాక. అదే నామానసిక పూజకు ఆధారముగుగాక అని ప్రహ్లాదుడి విధంగా సంకల్పించి తన ఎదుట రూపుగట్టిన ప్రాణమయ శ్రీవిష్ణుస్వరూపానికి రకరకాలుగా మానసోపచారాలు చేశాడు. ఆ తరువాత కొంతసేపటికి ప్రహ్లాదుడు తన పూజామందిరంలోకి ప్రవేశించి అక్కడ విష్ణువిగ్రహాన్ని స్థాపించి బహిరంగ పూజలు మొదలుపెట్టాడు. ఆయసర్వ్ 32. ప్రహ్లాదుడిలా బహిరంగ పూజలు మొదలుపెట్టేసరికి దగ్గరలో ఉన్న రాక్షస పరివారమంతా ఆయనతో కలిసి శ్రీహరి పూజలు చేశారు. దూరాన ఉన్నవారు ఎవరిళ్లలో వారే విష్ణువిగ్రహాలు పెట్టుకుని పూజలు చేయటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే రాక్షసరాజ్యమంతా విష్ణుపూజలతో నిండిపోయింది. రాక్షస పౌరులంతా విష్ణుభక్తులైపోయారు. యథా రాజా తథా ప్రజా కదా. ఈ విడ్డూరం చూసి దేవతలు ఆశ్చర్యపడిపోయారు. క్రమంగా కంగారు పడిపోయారు. ఈ విపరీత విష్ణుభక్తి దేనికి దారితీస్తుందో అని భయపడి సరాసరి శ్రీమహావిష్ణువు దగ్గరకే వెళ్ళి, స్వామి, ఇదేమి విపరీతం? ఈ తామసజీవులంతా ఇలా నీ పూజలు చేసేస్తున్నారేమిటి? దీనివల్ల ఎవరి కొంప మునగబోతోందో గదా అని గోలపెట్టారు. శ్రీమహావిష్ణువు నవ్వి, ఆశ్చర్యపడకండి, కంగారు పడకండి, ప్రహ్లాదుడికిదే చివరి జన్మ, అతని భక్తి మీకు అపకారం చెయ్యదు అని దేవతలను దార్చి పంపేశాడు. ఇక్కడ ప్రహ్లాదుడి భక్తి క్రమక్రమంగా ముదిరి వైరాగ్యంలోకి చేరింది. అతను ఇతర వ్యవహారాలన్నీ మాని నారాయణోపాసనలోనే కాలం గడిపేస్తున్నాడు. ఈ స్థితిని గమనించిన శ్రీహరి ఒకరోజు తనకి పూజాగృహంలో సాక్షాత్కరించాడు. ప్రహ్లాదుడు ఆనందభరితుడై ఆ స్వామిని మనోహరంగా స్తుతించాడు. ఈ స్తుతికి వాల్మీక మహర్షి 33వ సర్గలో 19-26వ శ్లోకం దాకా కేటాయించాడు. ఆ స్తుతికి శ్రీహరి ప్రసన్నుడై దానవవంశచూడామణి, ప్రహ్లాద, జన్మించడమనే దుహఖం ఉపశమించిపోయేలాగా మంచి వరం కోరుకో అన్నాడు. ప్రహ్లాదుడు, దేవా, అందరి సంకల్పాలను సఫలం చేసేది నువ్వే, అన్ని లోకాలలోనూ ఉన్నది నువ్వే, కనుక ఏది అత్యంత ప్రశస్తమో దాన్ని నువ్వే అనుగ్రహించు. శ్రీమహావిష్ణువు, ప్రహ్లాద, సంసారభ్రాంతులన్నీ శమించి పరమపదమైన మోక్షం లభించాలంటే బ్రహ్మత్వస్థితిలో విశ్రాంతి లభించేదాకా ఆగని ఆత్మవిచారణ కావాలి. అట్టి ఆత్మవిచారణ నీకు లభించుగాక. విష్ణుమూర్తి ఇలా వరమిచ్చి గలగలమంటూ పైకిలెచ్చిన తరంగం అక్కడే నీళ్లల్లో కలిసిపోయినట్లుగా అంతర్ధానమైపోయాడు. ప్రహ్లాదుడక్కడే కూర్చున్నాడు. అనందపరవశుడై కొంతసేపు హరిస్తోత్రాలు చేశాడు. కొంతసేపైనాక లభించుగాక అన్నారు గదా స్వామివారు, కనుక నేను ఆత్మవిచారణ చేసి తీరాలి. చేస్తాను. కిమహం నామ తావత్ శ్యామ్ 66. నీకు ఆత్మవిచారణ. యోస్మిన్ భువనడంబరే వత్మి గచ్ఛామి తిష్ఠామి ప్రయత్నిహరామి. సర్గ 34, శ్లోకం 8. నేను అంటే ఏమై ఉంటుంది? నేను మాట్లాడుతున్నా, ఇది వాగేంద్రియక్రియ. నేను వెడుతున్నా, ఇది పాదేంద్రియక్రియ. నేను నిలుచున్నా, ఇది ఏం క్రియ? ఇది అసలు క్రియేనా? నేనున్నాను, నేను నిలుచున్నాను, ఈ రెండూ ఒకటి కాదు. ఈ రెండూ వేరే వేరే క్రియాపదాలే. కాని ఇక్కడ రెండు క్రియలు ఉన్నట్లు కనపడవే. అదలా ఉండని, నేనేవేవో విషయాలను తెచ్చుకుంటున్నా. తెచ్చుకోవటమంటే ఏమిటి? అనుభవించటమే తెచ్చుకోవటం. నేను విషయాలను దేనితో తెస్తున్నాను? చేతులతో. ఇది కరక్రియ. కాని ఆయసర్ 33, అనుభవించటం అక్కడితో ఆగిపోలేదు. కళ్లతో రూపాన్ని తెచ్చుకుంటున్నాను, ముక్కుతో వాసనలను తెచ్చుకుంటున్నాను, ఇలా ఇంద్రియాలతో నానరకాల విషయాలను తెచ్చుకుంటున్నా. మాట్లాడుతున్నాను గనుక వాగింద్రియమే నేనా? నడుస్తున్నాను గనుక పాదేంద్రియమే నేనా? ఏ పని లేకుండా నేనుంటున్నాను గనుక ఆ ఉండటమే నేనా? అనేక ఇంద్రియాలతో అనేక విషయాలను తెస్తున్నాను. అలా ఇంద్రియాలతో విషయాలను తెచ్చే ముందు నేను మనస్సుతో చాలా ప్రయత్నం చేస్తున్నాను, కనుక లోపల ఉండి పనిచేసే మనస్సును నేనా? నేనెవర్ని? నేను దేహం కావటానికి వీల్లేదు, గంధాన్ని కావటానికి వీలు లేదు, రసాన్ని కావటానికి వీలు లేదు, కనుక నేనెవర్నయ్యే వీలుంది? ఆ, ఇప్పుడర్థమవుతోంది. నిర్వికల్ప చైతన్యం యొక్క ఆభాసను నేను. ఆభాస అంటే భ్రాంతి వల్ల కనిపించిన పదార్థం. నావల్లే వాక్కు, కన్ను మొదలైన ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి, కనుక నేను శుద్ధ చైతన్యస్వరూపిణి అని ఈ విధంగా ప్రారంభించి ప్రహ్లాదుడి యొక్క ఆత్మతత్వ విచారాన్ని వాల్మీక మహర్షి 3 సర్గలపాటు విస్తరించాడు. అందులో ఈ మొదటి సర్గ 34వ సర్గ లో 115 శ్లోకాలు తరువాతి సర్గలో 88 శ్లోకాలు, చివరిగా 36వ సర్గలో 80 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో 34వ సర్గలో ప్రహ్లాదుడు తన విచారణ బలంచేత అనాత్మవర్గాన్ని, ఆత్మని విడదీసి తాను సచ్చిత్ స్వరూపుడైన అద్వితీయుడైన ఆత్మను అని నిశ్చయం చేసుకున్నాడు. 35వ సర్గలో ఇలా తను సాక్షాత్కారం చేసుకున్న ఆత్మస్వరూపాన్ని ఓంకార స్వరూపంగా పరిశీలించి చూసుకుని తనకు తానే నమస్కరించుకుని ఈ జ్ఞానబలంతో పూర్వపు బంధాలను గురించి ఒకసారి సింహావలోకనం చేసుకుని ఆనందించాడు. 36వ సర్గలో ప్రహ్లాదుడు ఆత్మప్రాప్తి వల్ల ఆనందపరవశుడై తనకు తానే నమస్కారాలు పెట్టుకుంటూ తనను తనే స్తోత్రం చేసుకుంటూ భర్తతో భార్య క్రీడించినట్లుగా తనతో తనే ఏకాంతంగా క్రీడించాడు. ప్రహ్లాదుడిలా ఆత్మచింతన చేస్తూ చేస్తూనే నివికల్ప ఆనంద సమాధిలో మునిగిపోయాడు. శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు. అలా చాలా కాలం గడిచింది. అతని అసురపరివారం ఈ స్థితిని గమనించి అతనిని మామూలు స్థితిలోనికి తీసుకురావాలని నానా రకాల ప్రయత్నాలు చేశారు. కాని అవి ఏవీ ఫలించలేదు. రాజైనవాడిలా స్తబ్దుగా పడుండేసరికి రాజ్యంలో అరాచకం మరింత పెరిగిపోయింది. దొంగలదే రాజ్యమైపోయింది. కండగలవారిదే అధికారమైపోయింది. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా అసురరాజ్యం మీద దేవతల ఆగడాలు మరీ పెరిగిపోయాయి. అయినా ప్రహ్లాదుడు సమాధిలోంచి లేవలేదు.